ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు, అలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు, అలకల అల్లాలు పలుకుల బెల్లాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. వేళకు ఆడేది నెమలి గుమ్మ ఒకటే, చినుకు నెమలి గుమ్మ ఒకటే. శారద వేళకు విరిసేది వెన్నెలమ్మ ఒకటే, వెన్నెలమ్మ ఒకటే. ఒక పాట ఒక ప్రాణం ఒక ప్రణయం, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు, అలకల అల్లాలు పలుకుల బెల్లాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు. అద్దరి ఇద్దరి లేనిదే గోదారే లేదులే, వరద గోదారే లేదులే. ఇద్దరు ఒక్కరు కానిదే పూదారి కాదులే, బ్రతుకు పూదారి కాదులే. ముద్దుల ముడుపులు ఇవ్వని పూజారి లేడులే, వలపు పూజంటూ లేదులే. ఒక దైవం ఒక ధర్మం ఒక హృదయం, బ్రతికే బంధాలు మమతా గంధాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, పాడే రెండు పెదవులు, అలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు.